ఇప్పుడు నేను చదవబోతున్న పుస్తకం ఐజాక్ అసిమోవ్ గారిచే వ్రాయబడి తెలుగులోనికి అనువాదం చేయబడిన ఉష్ణము ఉష్ణోగ్రత. దీనిలో మొదటి అంశం వేడిదనం చల్లదనం. వేడిదనం చల్లదనం అనేవి మన అనుభూతికి తెలిసే లక్షణాలు. ఒక వస్తువు మనకి వేడిగా ఉంది అనిపించినప్పుడు మరో ప్రామాణిక వస్తువు కన్నా వేడిగా ఉంది అని మన ఉద్దేశం. అలాగే ఒక వస్తువు చల్లగా ఉంది అన్నప్పుడు అది మరేదో వస్తువు కన్నా చల్లగా ఉందని మన భావం. ఒక వస్తువు ఎంత వేడిగా ఉందో ఎంత చల్లగా ఉందో తెలిపే విలువనే ఉష్ణోగ్రత అంటారు. ఈ ఉష్ణోగ్రత అనేది భౌతిక శాస్త్రవేత్తలకి చాలా ముఖ్యమైన భావన. ఎందుకంటే పదార్థాల లక్షణాలు సామాన్యంగా ఉష్ణోగ్రత మీద ఆధారపడతాయి. ఉదాహరణకి నీటిని మరిగించినప్పుడు ఆవిరవుతుంది, అంటే దాని సాంద్రత తగ్గుతుంది, ఆయతనం పెరుగుతుంది. కనుక ఉష్ణోగ్రత పెరగడం వలన సాంద్రత తగ్గింది అన్నమాట. అలాగే చన్నీళ్ళలో కన్నా వేడినీళ్ళల్లో అణువుల మధ్య వాటిని కలిపి ఉంచే సంలగ్న శక్తులు మరింత బలహీనంగా ఉంటాయి. కనుక ఆ శక్తుల మీద ఆధారపడి స్నిగ్ధత, తలతన్యత మొదలైన లక్షణాలు మరింత బలహీనమవుతాయి. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ మారనట్టు కనిపించే ఇనుప కడ్డీ పొడవు లాంటి లక్షణం కూడా ఉష్ణోగ్రత వల్ల మారుతుంది. కనుక విశ్వంలో మన చుట్టూ జరిగే మార్పుల్ని అర్థం చేసుకోవాలంటే ఉష్ణోగ్రత బట్టి పదార్థాల లక్షణాలు ఎలా మారుతాయో అర్థం చేసుకోవాలి. మరి అలా చేయాలంటే ఉష్ణోగ్రతని ముందు ఖచ్చితంగా కొలవగలగాలి. ఉష్ణోగ్రత గురించి మన అనుభూతి చెప్పే విషయాలు అంత నమ్మదగ్గవి కావు. అందులో చాలా దోషం ఉంటుంది. మన ప్రయోజనాలకి అవి సరిపోవు. ఉదాహరణకి ఓ చిన్న ప్రయోగం చేద్దాం. ఘనీభవిస్తున్న నీటి ఉష్ణోగ్రత వద్ద ఉండే ఓ నునుపుదేలిన లోహపు తలాన్ని, అదే ఉష్ణోగ్రత వద్ద ఉన్న నునుపుదేలిన చెక్క తలాన్ని తీసుకుందాం. తాకి చూస్తే లోహపు తలం చెక్కతలం కన్నా మరింత చల్లగా అనిపిస్తుంది. ఇంతకన్నా విడ్డూరమైన ప్రయోగం మరొకటి ఉంది. ఒక పాత్రలో ఐసు నీరు, మరో పాత్రలో వేడినీళ్ళు తీసుకోవాలి. ఐసు నీటి పాత్రలో ఒక చెయ్యి, వేడినీళ్ల పాత్రలో రెండవ చెయ్యి పెట్టి కాసేపు ఉంచాలి. తరువాత రెండు చేతులని గోరువెచ్చని నీటిలో ముంచాలి. ముందు ఐసు నీళ్ళలో ఉన్న చేతికి ఈ గోరువెచ్చని నీరు చల్లగా అనిపిస్తే, ముందు వేడినీళ్ళలో మునిగిన చేతికి ఈ నీరు వేడిగా అనిపిస్తుంది. వస్తువు ఒక్కటే అయినా అనుభూతి వేరువేరుగా ఉంటుంది. కనుక ఉష్ణోగ్రతని అంచనా వేయడంలో అనుభూతి అంత నమ్మదగ్గది కాదని అర్థమవుతోంది. కనుక ఉష్ణోగ్రతని కొలవటానికి అనుభూతి మీద ఆధారపడకుండా విశ్వసనీయమైన ఫలితాలను ఇచ్చే కొలమానం ఏదైనా కావాలి. ఉష్ణోగ్రత మారుతున్నప్పుడు దానిని బట్టి సమంగా మారే లక్షణం ఏదైనా ఉందేమో వెతకాలి. అప్పుడు ఉష్ణోగ్రతలో ఖచ్చితమైన మార్పులకి, ఆ లక్షణంలో ఖచ్చితమైన మార్పులకి మధ్య సంబంధాన్ని వివరించవచ్చు. ఉష్ణోగ్రతను కొలవడానికి దాని మీద ఆధారపడే ఎన్నో లక్షణాలని భౌతిక శాస్త్రవేత్తలు వాడుతూ ఉంటారు. కానీ వాటన్నిటిలోకి సర్వసాధారణంగా వాడేది ఆయతనంలో వచ్చే మార్పు. సాధారణంగా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆయతనం పెరుగుతుంది, ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఘనపరిమాణం తగ్గుతుంది. ఇక్కడ సాధారణంగా అనటానికి కారణం ఈ నియమానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆ సంగతి తర్వాత చర్చించుకుందాం. ద్రవాల ఘనపదార్థాల విషయంలో ఉష్ణోగ్రత వల్ల జరిగే వ్యాకోచం చాలా స్వల్పంగా ఉంటుంది. అసలు అది కంటికి కూడా కనిపించదు. ఉదాహరణకి మీటర్ పొడవున్న ఓ స్టీల్ కడ్డీని కరిగే ఐసు ఉష్ణోగ్రత నుండి మరిగే నీటి ఉష్ణోగ్రత వద్దకు తీసుకుపోతే దాని పొడవు 1 మిల్లీమీటర్ పెరుగుతుంది